కంట జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోల్పోయామే. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరంట, ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం. పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట, కష్టంలోంచి పుడుతుంది ధన విజయం. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా. సహనంతో మనం ఒకటైతే విధి అయినా జడవదా. కలం ఉందిరా, గుండె బలం ఉందిరా, ఇదే తరుణం తలపడు. ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తల వంచక నిలబడు. ఒకే పదం ఒకే స్వర, అదే అదే మన లక్ష్యంగా నిరంతరం తపించిదే కుశోదయం ఇక తప్పదు. మెడ మీదే చురకత్తులని మనం అనుక్షణం భరించిన మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచుదా. ఒక మంచే ఆలు ముక్కుంటే ఆ సూర్యుణ్ణి గెలవదా. ఒక పొగ మేఘం పెను పెనలా మన కన్నుల పుట్టదా. నిరాశని జయించితే దిగంతమైన దిగినారా, సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరికారా.